49 ఈ క్షణసరిష్టాన్ కోటి సం భా అండానాం ఈ క్షణసరిష్టాండ కోటికి బ్రహ్మాండానాం కోటేహ అసంఖ్యాతాహ భూత భావి కాలభేదేన బహువచనం కోటి శబ్దస్య అనాదిత్వాత్ సంసార మండలస్య ఈ క్షణేన భావి కార్యాలోచనేన సృష్టాండ కోటయో యయా సా తథా తదేవిత బహుశ్యాం ప్రజాయేతి స ఈంచక్రే కే ఆత్మానా ఇదమేక అగ్ర ఆసీత్ నాణ్యత్కించిన విషత్స ఈ శతలోకాను సృజ ఇతి సైమాం లోక నసృజత ఇత్యాది శ్రుతే బాహ్య కారణ మన పేత్యు ఓణనాభ్యా దృష్టాంత ప్రదర్శన చేతనస్య అభిన్న నిమిత్తోపాదాన ప్రదర్శనయుక్తేహ ప్రకృతిశ్చ ప్రతిజ్ఞ దృష్టాంతానుపరోధాత్ ఇత్యాదిశ్చేతి భానః ఓం ఈ క్షణసరిష్టాండ కోటయే నమః ఆం వి అండకోటేహ అనగా అసంఖ్యాకములైన బ్రహ్మాండములని యర్థము. భూత భవిష్యత్తులను కాలభేదము చేత కోటి శబ్దమునకు బహువచనము చెప్పబడినది. సంసారము 133 శంకర గ్రంథ రత్నావళి. అనాదేగుట చేత ఈ క్షణము చేత అనగా భావి కార్యపర్యాలోచనము చేత పరమేశ్వరి అనంత బ్రహ్మాండములను సృజించు నదిగావున ఆమె ఈ క్షణ సరుష్టాండ కోటి యని స్తవనీయ అసిత్ ఎగుచున్నది. తదేక్షత బహు శ్యాం ప్రజాయేతి ఎనుచు శృతి నామరూపాత్మక భేదముతో అనేకమగుదు ననుచు హిరణ్య గర్భ తత్వము పర్యాలోచించెనని చెప్పుచున్నది. స ఈ క్షాంచకే ఆ బ్రహ్మణస్తువు విచారమొనర్చెనని శృతివచనము. ఆత్మానా ఇదమేక మగ్ర అనుచు సృష్టికి పూర్వము ఆత్మయొక్కటియేయున్నదనియు ఆత్మకంటే భిన్నమైనది కదలునది మెసలునది ఏదియూ లేదనియు ఆ పరమేశ్వరుడే లోకములను సృజించదా నని పర్యాలోచన చేసి ఈ లోకములను సృజించే ననియు శృతివచనములు ఉద్ఘోషించుచున్నవి. బాహ్యకారణము నపే శ్రీంపకయే ఊణనాభి సాలీడు మొదలగువానిని దృష్టాంత రూపమున ప్రదర్శించుట ద్వారా చేతనము ఈ జగత్తుకు అభిన్న నిమిత్తోపాదానకారణమనెడి యుక్తి ప్రదర్శింపబడినది. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ శ్రీ బాదరాయణులు ప్రతిజ్ఞా దృష్టాంతములను బట్టి ప్రకృతి పరమేశ్వరుని కంటే భిన్నురాలు కాదని బ్రహ్మసూత్రముల సూత్రము ద్వారా నిర్దేశించియున్నారు. కావున పై శృతిస్మృతి నచన ప్రమాణముల వలన ఈ క్షణ సృష్టాండ కోటాహయను నామము పరమేశ్వరియందు అన్వర్థము లోని ఈ 134 లలితా త్రిశతి భాష్య విసే ఈ ప్రపంచములో ఊణనాభి సాలిపురుగు ఉన్నది. అది తన నోటి ఎందలి జిగురు పదార్థముతో సాలెగూడును నిర్మించుకొనును. ఆ గూడును నిర్మించుకొనున్నది తానే. ఆ నిర్మాణమునకు కావలసిన పదార్థము తన నోటి నుండి నచ్చినదే. అన్యకారణ పేత ఆ సాలీడుకు లేదు. అటులే పరమేశ్వర చైతన్యము గూడ లోకములో ఒక కుండ చేయుటకు నిమిత్త కారణమైన కులాలుడు కుమ్మరి ఉపాదాన కారణమైన మృత్తిక మన్ను ఆపశ్యకములగును. కాని ప్రపంచ నిర్మాణ విషయములో నిమిత్త కారణము ఉపాదాన కారణము ఈ రెండును పరమేశ్వరుడే. ఏలన బ్రహ్మకంటే భిన్నుడైన కర్త లేడు. బ్రహ్మభిన్నమైన పదార్థము లేదు. కావున బ్రహ్మ ఈ ప్రపంచమునకు అభిన్న నిమిత్తోపాదాన కారణము. సాలిగుడుకు సాలీడు అభిన్న నిమిత్తో పాదాన కారణమని శృతి యుక్తి ప్రదర్శన పురహసరముగా చెప్పి సృష్టికి అభిన్న నిమిత్తో పాదాన కారణము పరమేశ్వరుడు లేక పరమేశ్వరి అని విస్పష్టము గావించినదని తెలియనగును. పరమేశ్వరి యన్య నిరపేక్షముగా ఇచ్ఛామాత్రము చేతనే ఈ బ్రహ్మాండములను సృజించుచున్నదని భానము.